236 సమానాధిక వర్ణిత సం భా సమానాధిక వర్జిత కుల శీల జాతి గుణాదిభ్యః తుల్యః సమానః తైః శ్రేయానధికః తైర్వర్జిత న తస్య ప్రమాస్తి విశ్వాధికో రుద్రౌ మహర్షః శ్రుతేః సర్వాధిపత్యం కురుతే మహాత్మా ఇతి ఏకమేవా ద్వితీయం న త్వత్సమోస్త్యభ్యధికకృతో అన్యో లోకత్రయే ఇత్యాది శ్రుత్మృతిభ్యాం చేతి భావః ఏతద్దృష్ట్యా సమ్మాననీయః సమానః పూజనీయోధికః తద్వయేన వర్జిత ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఇత్యాది శృతేరితి వానర్థః ఓం సమానాధిక వర్జితాయే నమః. ఆం వి కుల శీల జాతి గుణాదుల చేత సమానమైనవాడు ఆ కులశీలాదుల చేత అధిక శ్రేష్టమైనవాడు. ఈ ఇరువురి చేత విడువబడునది పరమేశ్వరితో సమానులుగాని యామికంటే అధికులుగాని లేరని భావము. న తస్య ప్రతిమాస్తి ఆ పరమేశ్వరునితో పోల్చదగిన నస్తువు లేదు. విశ్వాధికో రుద్రో మహర్షః రుద్రుడు విశ్వాధికుడు, మహర్షి స్వయం ప్రతిభాత వేదస్వరూపుడు. యను శృతి నాక్యముల వలన సర్వాధిపత్యం కురుతే మా మహాత్మ అనంతమైన యాత్మస్వరూపము సర్వ ప్రపంచాధిపత్యము సజాతీయ చేయుచున్నదనియు ఏకమేవా ద్వితీయం విజాతీయ స్వగత భేద శూన్యమైన యాత్మ పదార్థము ఏకము అద్వితీయము అనియు న త్వత్సమోభ్యస్త్యధికః నీతో సమానమైనవాడు నీకంటే అధికుడైనవాడు మరియొకడు ముల్లోకములలో లేడు అని చెప్పునట్టి శృతి స్మృతుల చేత పరమేశ్వరి సమానాధిక వర్జితాయని భాననీరాలుగుచున్నదని భావము. పరమేశ్వర ప్రతిపాదక శృతి వాక్యములన్నీయు తదభిన్న స్వరూపము గలన గూట వలన పరమేశ్వరి ప్రతిపాదకములు నైయుక్తి సహము లఘునని సర్వత్రయ్యను సందేహము. ఈ దృష్టితో సమ్మాననీయుడైన సమానుడు పూజనీయుడైన యధికుడు వీరిరువురిచే విడువబడునది ఏకమేవాద్వితీయం బ్రహ్మ సజాతీయ విజాతీయ స్వగత భేదము లేని బ్రహ్మ ఏకము అద్వితీయమని చెప్పునట్టి శృతువలనగాని దేవి సమానాధిక వర్జితాయని తెలియవలయునని భావము. శంకర గ్రంథరత్నావళి శ్లో సర్వోత్తుంగ సంగహిన సగుణ సకలేష్టదా కకారిణీ కావ్యలోల కామేశ్వర మనోహర